ॐ नमः शिवाय, ॐ नमः शिवाय, ॐ नमः शिवाय, ॐ నమో హరిహరాభ్యాం. ఈరోజు కార్తీక మాసము 25వ రోజు. ఈరోజు పులుసు, చారు వగైరా ద్రవ పదార్థాలు నిషిద్ధములు. యథాశక్తి దానము చేయవలయను. పూజించాల్సిన దైవము, దిక్పాలకులు. జపించాల్సిన మంత్రం: ఓం ఈశావాస్యాయ స్వాహ, ఓం ఈశావాస్యాయ స్వాహ, ఓం ఈశావాస్యాయ స్వాహ. ఫలితము అఖండ కీర్తి, పదవీ ప్రాప్తి. ఇక ఈరోజు పారాయణం. దూర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వలన నీకు అనర్థం వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటులు అనుకూలించునో అట్లనే చేయుము, ఇక మాకు సెలవిప్పింపుము అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీ నిష్టను విడిచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణ్ణి అవమానపరచుట కాదు, ద్వాదశిని విడిచుటయూ కాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు. కాన జలపానమునరించి ఊరుకుందును అని వారి ఎదుటనే జలపానమునరించెను. అంబరీషుడు జలపానమునరించిన మరుక్షణమే దూర్వాసుడు స్నానజపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కళ్ల వెంట నిప్పులు గ్రకుచు, ఓరి మదాంద, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేల భుజించితివి. ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి. అతిథికి అన్నం పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తిన్నవాడు మలభక్షకుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహివి అవుదువే కాని హరిభక్తుడు వెట్లు కాగలవు. శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు. మమ్మే అవమానించుట అనిన శ్రీహరిని అవమానించుటయే. నీవంటి హరినిందాపరుడు మరొకడు లేడు. నీవు మహాభక్తుడవని అతి గర్వము కలవాడవే ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా జలపానం అందరించితివి. అంబరీష, నీవెట్లు పవిత్రరాజ కుటుంబంలో పుట్టినావురా, నీ వంశం కళంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు మునికోపమునకు గడగడా వణుకుచు ముకుళిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానము చేయని నీ కార్యము చేసుతని నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యములు కలవారు కాన నన్ను కాపాడుడని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని, దోషికి శాపమేయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడవుగాను, ఏడవ జన్మలో మూడుడువైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగాను, పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడవుగాను జన్మించదవుగాక అని వెనక ముందులు ఆలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తులవుచుండగా శ్రీమహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపం అనుభవింతును అని ప్రాధేయపడెను. కాని దూర్వాసుడు ఇంకనూ కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచు దూర్వాసునిపై పడబోయెను. అంత దూర్వాసుడు ఆ చక్రం తనను మసిచేయునని తలంచి ప్రాణవుపై ఆశ కలిగి ఆ చెట్టు నుండి బ్రతుకుజీవుడా అని పరుగిడెను. మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను. దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమునున్న మహామునులను, దేవలోకమున కరిగి దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్లి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతం చక్రాయుధం బారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి. పంచవింశాధ్యాయము 25వ రోజు పారాయణము సమాప్తము. జై శ్రీమన్నారాయణ.